జన్యువులు పుస్తకం 13వ భాగం. మార్గన్ వద్ద హర్మన్ జోసెఫ్ ముల్లర్ అనే మరో శిష్యుడు కూడా ఉండేవాడు. ఈ ఉత్పరివర్తనల మీదకి ఇతడికి ఎందుకో మనసు పోయింది. అతడి ఆలోచన ఇలా సాగింది: జన్యువులలో అత్యంత సంక్లిష్టమైన అణువిన్యాసం ఉంటుంది. కణ విభజన జరుగుతున్నప్పుడు ప్రతి క్రోమోజోము మీద ఉన్న ప్రతి జన్యువుకి ఖచ్చితమైన ప్రతి తయారు కావాలి. ఆ ప్రతిలో ప్రతి పరమాణువు మూలంలో ఉన్నట్లే నిర్దిష్ట స్థానాలలో ఉండాలి. చాలాసార్లు అలాగే ఖచ్చితంగా జరుగుతుంది, కానీ అప్పుడప్పుడు మాత్రం ఆ అనురచనలో పొరపాట్లు దొరలవచ్చు. కొన్ని పరమాణువులు స్థానభ్రంశం చెందవచ్చు, అందువలన ఆ జన్యువు ఎప్పటిలా పనిచేయకపోవచ్చు. మూల జన్యువుకి ఈ కొత్త జన్యువుకి మధ్య వ్యత్యాసం ఉంటుంది. దానికి సంబంధించిన భౌతిక లక్షణం అంటే కంటి రంగు, రెక్క రూపం మొదలైనవి కూడా మారిపోవచ్చు. పరమాణువుల స్థిరత్వాన్ని భంగపరిచేది, వాటిని స్థానభ్రంశం చేసేది ఏదైనా సరే ఉత్పరివర్తనలు జరిగే అవకాశాన్ని పెంచుతుంది. ఉదాహరణకి, పరమాణువులు నిరంతరం కంపిస్తూ ఉంటాయి, వాటిలో ఉన్న శక్తికి ఇది పర్యవసానం. ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ పరమాణువులలో శక్తి పెరుగుతుంది. పరమాణువులన్నీ చాలా వేగంగా కంపిస్తుంటే సంక్లిష్టమైన పరమాణు విన్యాసం ఉన్న జన్యువుకి ఖచ్చితమైన ప్రతిని తయారు చేయడం కష్టమవుతుంది. ఈ తర్కం సరైనదే. అయితే ఈగలని కాస్త హెచ్చు ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు ఉత్పరివర్తనలు పెరగాలి. 1919లో ముల్లర్ సరిగ్గా ఆ విషయాన్ని పరీక్షించి చూశాడు. ఉష్ణోగ్రత పెరుగుతుంటే ఉత్పరివర్తనల సంఖ్య నిజంగానే పెరిగింది. సంఖ్య పెరిగింది అన్నమాటే గాని గణనీయంగా ఏమీ పెరగలేదు. ఉష్ణోగ్రత మరీ ఎక్కువ చేస్తే మొదటికే మోసం వస్తుంది, ఈగలు చచ్చిపోతాయి. ఉష్ణోగ్రత కాకుండా పరమాణువులలో సంచలనాన్ని కలిగించి జన్యువుకి అనురచనలో దోషాలు దొర్లేలా చేసే శక్తి ఏమిటి? అప్పటికి 15 కాలం క్రితమే ఎక్స్ కిరణాలని కనుగొన్నారు. ఇవి అత్యధిక శక్తి గల కిరణాలు. ఉష్ణోగ్రతను పెంచినప్పుడు దానివల్ల అన్ని పరమాణువులు ప్రభావితం అవుతాయి. అట్లా కాకుండా ఎక్స్ కిరణాలని ప్రసరిస్తే ఆ ధాటికి ఆ కిరణాలు పడ్డ పరమాణు సముదాయాలన్నీ చిన్నాభిన్నం అయిపోతాయి. ఎక్స్ కిరణాలని జన్యువు మీదకి ప్రసరిస్తే ఆ జన్యువు విచ్ఛిన్నమైపోతుంది, కానీ తక్కిన ఈగ శరీరం మాత్రం సురక్షితంగా ఉంటుంది. అంటే ఈగ శరీరం మొత్తం మీద ప్రభావం చూపకుండా క్రోమోజోముల మీద మాత్రమే ప్రభావం చూపడానికి వీలవుతుందన్నమాట. 1926లో ముల్లర్కి లాటరీ తగిలినట్లే అయ్యింది. ఎక్స్ కిరణాలు అనుకున్నట్లే పనిచేశాయి, ఉత్పరివర్తనల సంఖ్య పెరిగింది. ఇది చాలా ముఖ్యమైన ఆవిష్కరణ. దీనివల్ల నానా రకాల ఉత్పరివర్తనలు జీవశాస్త్రవేత్తల అందుబాటులోకి వచ్చాయి. అనువంశికతలోని విభేదాలను విశ్లేషించడానికి, క్రోమోజోముల పటం తయారు చేయడానికి, ఇంకా ఎన్నో ప్రయోజనాలకి ఈ ప్రయోగాత్మక ఉత్పరివర్తనలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ కృషికి 1946లో ముల్లర్కి నోబెల్ బహుమతి లభించింది. ఎక్స్ కిరణాల వల్ల ఆరోగ్యానికి ఎంత హాని కలుగుతుందో కూడా ఈ ప్రయోగాల వల్ల అర్థమయ్యింది. దీనివల్ల క్రోమోజోముల క్రియలలో భంగం వాటిల్లుతుంది. అప్పటి నుంచి అనవసరంగా ఎక్స్ కిరణాలను వాడొద్దని హెచ్చరిస్తూ మనుషులలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేశాడు ముల్లర్. సహజ పరిస్థితులలో ఉత్పరివర్తనలు ఎలా జరుగుతాయో కూడా ఈ ప్రయోగం వల్ల అర్థమయ్యింది. జీవరాశులని నిరంతరం నానా రకాల శక్తి తరంగాలు ఢీకొంటూ ఉంటాయి. కాస్మిక కిరణాల వంటి అత్యంత శక్తివంతమైన కిరణాలు నిరంతరం భూమిని ఢీకొంటూ ఉంటాయి. అలాగే మన చుట్టూ స్వల్ప మోతాదుల్లో ఉండే రేడియోధార్మిక పరమాణువుల నుండి కూడా అధిక శక్తి గల రేణువులు, కిరణాలు వెలువడుతూ ఉంటాయి. ఇవి కాక సూర్యరశ్మి ఉంది.